1:39 సర్వమాత సం భా సర్వమాత సర్వేణ వేతే అనుమీయతే అభేదేనేతి తథా తథా హి ఇదం జగత్ బ్రహ్మ. 215 శంకర గ్రంథరత్నావళి. భిన్నం తత్సత్తా స్ఫూర్తినేత సత్తా ప్రకాశ జ్ఞాన విషయత్వాత్యహయని యతసత్తా ప్రకాశవాన్ సతదభిన్న. 8 మెనస్ యథా తంతు కార్యః పట ఇతి సర్వాన్ మినోతి స్వాభేదేన స్వాభేదేన జానాతీతి తథా. ఓం నమః సర్వమాత్రే. అస్తకార్య ప్రపంచముతో కారణరూపమున అభిన్నయ్యున్నదని భక్తుల చేత ఊహింపబడుచున్నదిగాన పరమేశ్వరి సర్వమాత అయని కీర్తింపబడుచున్నది. అట్లూహించుట యుక్తమే. ఏలనా జగత్తు యొక్క స్ఫూర్తికి నియతమైన ఆవశ్యకమైన సత్తను ఉనికిని ప్రకాశింపజేయు జ్ఞానమునకు విషయమగుట వలన ఈ జగత్తు బ్రహ్మకంటే భిన్నముగాదు. ఏది ఏ నస్తువు యొక్క నియత సత్తా ప్రకాశకమో అది ఆ నస్తువు కంటే అభిన్నము తంతు దారము కార్యమైన నస్త్రమువలే. శిస్త్రముగా గోచరింపజేయనది తంతు సముదాయము తంతు సముదాయము కంటే వస్త్రము భిన్నము కాదని భాసము. ఆ రీతిగా పరమేశ్వరి జగదభిన్నయ్యని భావింపనగును సర్వ విషయములను స్వాభిన్నముగా తెలుసుకొనున్నదిగాన జగదీశ్వరి సర్వమాత అయని సంకీర్తింపబడుచున్నది.